Book 2 96 96 حروف العطف 3 సముచ్చయం 3 انهض من النوم بمجرد ان يدق المنبه అలారం మోగిన వెంటనే నేను లేస్తాను اصير متعبا بمجرد ان يكون علي ان ادرس నేను చదువుకోవాలని అనుకోగానే అలసిపోతాను ساتوقف عن العمل بمجرد ان اصير في الستين నాకు 60 ఏళ్లు రాగానే నేను పని చేయడం మానేస్తాను متى انت ستتصل మీరు ఎప్పుడు కాల్ చేస్తారు بمجرد ان يصبح عندي لحظه من وقت నాకు తీరిక దొరకగానే سيتصل هو بمجرد ان يصبح عنده وقت ఆయనకి కొంత సమయం దొరకగానే ఆయన కాల్ చేస్తారు الى متى سوف تشتغل మీరు ఎంత సేపు పని చేస్తారు سوف اعمل طالما قدرت على ذلك నేను పని చేయగలిగినంత సేపు వరకు నేను చేస్తాను سوف اعمل طالما انني بصحه جيده నేను ఆరోగ్యంగా ఉన్నంత వరకు పని చేస్తాను انه يتمدد في السرير بدلا من ان يعمل ఆయన పని చేయడానికి బదులు మంచంలో పడుకుంటారు انها تقرا الجريده بدلا من ان تطبخ ఆమె వంట చేయడానికి బదులు సమాచార పత్రం చదువుతుంది انه يجلس في الحانه بدلا من ان يذهب الى البيت ఆయన ఇంటికి వెళ్ళడానికి బదులు బార్ వద్దకు ఉన్నారు حسب ما اعلم فانه يسكن هنا నాకు తెలిసినంత వరకు ఆయన ఇక్కడ నివసిస్తున్నారు حسب ما اعلم فان زوجته مريضه నాకు తెలిసినంత వరకు ఆయన భార్య జబ్బుతో ఉంది حسب ما اعلم فانه عاطل عن العمل నాకు తెలిసినంత వరకు ఆయన నిరుద్యోగి لقد راحت علي نومه والا لكنت حسب الموعد నేను ఎక్కువసేపు పడుకున్నాను లేకపోతే సమయానికి ఉండేవాడిని لقد فاتني الباص والا لكنت حسب الموعد నేను బస్ ఎక్కలేకపోయాను లేకపోతే సమయానికి ఉండేవాడిని لم اجد الطريق والا لكنت حسب الموعد నాకు దోవ కనిపించలేదు నేను తప్పిపోయాను లేకపోతే సమయానికి ఉండేవాడిని